కుక్కరొక్క కోడి కూడా చెనవరి సలి పులి తెబ్బకి ఎంత లేసి పోణికిందో ఏ మూలా పండుకుందో రథం ముక్కు వేసుకుంటా ఏటు కూరి నాగాలచ్చివే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో Girls, girls, no dangal. Celebrate the pongal.